అనుష్ఠాన పాఠము నారాయణీయ యాజ్ఞికీఖిల ఉపనిషత్. కృష్ణ యజుర్వేదీయ అతైత్తిరీయ తైత్తిరీయారణ్య అదశమ ప్రపాఠము. ఇది మహర్షిచేత్ అరణ్యములోని ఆశ్రమము నుండి నాగరిక సాంఘిక ప్రపంచమునకు బాలత్యౌవన వివృద్ధుల అనుష్ఠానము కొరకే సమీకరణంగా రచించి ప్రసాదించబడిన అరణ్యకము. ముక్తికోపనిషత్లో చెప్పబడిన 108 ఉపనిషత్తులలో ఇది ఉదహరించబడలేదు. బహుశా ఇది అనుష్ఠానము కొరకై మహర్షిచే తయారు చేయబడిన సంకలనము వంటిది అవటం చేత కాబోలు. కాని ఒక్క విషయం, ఈ నారాయణీయ యాజ్ఞికీపనిషత్ పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు నోటికి వచ్చే వరకు చదవటము ఉపనిషత్ ఉద్యానవనమునకు చక్కటి ప్రవేశద్వారము వంటిదని నాకు అనిపిస్తుంది. అందుచేత ఈ 2వ సంపుటిలో మొదటి ఉపనిషత్తుగా అందించటం జరుగుతోంది. మహనీయులగు పాఠక మహాశైలారా, వేదజ్జులగు పెద్దలారా, నేను అధ్యయన విద్యార్థిని మాత్రమే. అందుచేత ఈ ఉపనిషత్ ఉద్యానవన యజ్ఞములోని పొరపాట్లను లోపములను తెలియజేస్తే సరిదిద్దుకొనుటకు సర్వదా సంసిద్ధుడను విధేయుడను. యోగ గురువులు వేద గురువులు ఇందలి వివరణలను విమర్శనాత్మకంగా పఠించవచ్చు, నాకు తెలియచెప్పవచ్చు. అట్టి అభిప్రాయములకు సుస్వాగతము. వేదమాత నమో నమః. ఈ సర్వమును తత్ఫలములను సర్వదా వేంచేసియున్న సర్వము తానేయున్న కూచిపూడి గ్రామములో కూడా పూజలందుకొంటున్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి వారికి సర్వదా అంకితము. ఏలేశ్వరపు హనుమరామకృష్ణ అధ్యయన విద్యార్థి కృష్ణ యజుర్వేదీయ అతైత్తిరీయ తైత్తిరీయారణ్య దశమ ప్రపాఠక, నారాయణీయ యాజ్ఞికీపనిషత్లోని కొన్ని ముఖ్య విశేషాలు. పరిచయపూర్వకంగా, పరమాత్మ సర్వదా నిర్మలుడు, మహత్తరుడు, సర్వవిషయాతీతుడు అయి ఉండియే ఇక్కడి జీవాత్మ జగత్తులను క్రీడవలే తన యొక్క అంశగా కల్పించుకొని వినోదిస్తున్నారు. ఈ జీవుడుగా కనిపిస్తున్నది పరమాత్మయే అను వర్ణన. అనేక ప్రదర్శన వైచిత్యములతో కూడిన ఈ దృశ్య జగత్తులుగా వీటి యొక్క దృశ్యద్రష్టగా ఆ ద్రష్టకు సాక్షిగా వెలయిచున్నది ఏకము అక్షరము అయి ఉన్న పరబ్రహ్మమే. అయ్యది సర్వదా అఖండము అప్రమేయము నిత్యమ అనుగానము. ఇదంతా పరబ్రహ్మమునకు అనన్యము అని నిరూపించి బోధించుచున్నవారే ఋషులు మరియు వేదములోని రొక్కులు. ఋతముగా మనోభావపూర్వకంగా సత్యముగా వాక్పూర్వకంగా శృణ్వంతి విశ్వే అని శ్రోతం. తత్వం నీవు సహజముగా పరమాత్మవే అని ఎలుగెత్తి గానం చేస్తున్న అనువచనము. పరబ్రహ్మమునకు అభిన్నమై పరబ్రహ్మము నుండి బయల్వెడలు సృష్టి సంకల్పాభిమానియగు హిరణ్య గర్భుని వర్ణన విశేషములు. ఈ సృష్టి నిర్మాణమును నిర్వర్తించుచున్న నిర్వహించుచున్న దివ్య ప్రజ్ఞాస్వరూపులగు వివిధ దేవతలను ఉద్దేశించి సమర్పించు ప్రచోదయాత్ అభ్యర్థన స్తుతులు దేవతాగాయత్రి మంత్రములు సూక్తములు దుర్వాస సూక్తము శత్రుంజయ మంత్రము స్వస్తి సూక్తములు అఘమర్షణ సూత్రము మంత్రము జాతవేదసే దుర్గా సూక్తము వ్యాహృతి హోమ మంత్రములు జ్ఞానపాత్యర్థ హోమ మంత్రము ప్రణవస్తుతి తపోప్రశంస దహర విద్యాస్తుతి గుహాశయస్తుతి పరమాత్మ సాగరంలోని జీవాత్మజడ ప్రపంచ అభిన్న తరంగాలు విషయభోగముల విరమింపజేయు ప్రత్యాహారములు సహస్రశీషం దేవం నారాయణ సూక్తము ఆదిత్య మండల స్తుతి రూప బ్రహ్మోపాసన నిధనపతాయే నమః శివోపాసన మంత్రములు నమస్కారార్థ మంత్రములు భూదేవతా స్తుతి మంత్రము, సర్వదేవతా స్వరూప ఆపహ జల మంత్రము, సంధ్యావందన పవిత్ర స్వాహ మంత్రము, ఏకాక్షర పరబ్రహ్మస్తుతి మంత్రము, గాయత్రి ఆహ్వాన ఉపాసనా స్తుతులు, ఆదిత్య దేవతా మంత్రము, త్రిసువర్ణ మంత్రము, బ్రహ్మమేధయా మంత్రము, మధువతా రూతాయతే మధుస్తుతి, మేధా సూక్తము, మృత్యు నివారణ మంత్రము, రుద్రస్తుతి, ప్రజాపతి ప్రార్థనా మంత్రము, ఇంద్రస్తుతి, మృత్యుంజయ మంత్రము, పాప నివారక ప్రార్థనా మంత్రము, వసుస్తుతి, కామోకాశి మన్యురాకాశి మంత్రములు, విరజాహోమ మంత్రము, తిలదేవతాస్తుతి మంత్రము, పంచప్రాణశుద్ధి మంత్రము, సమస్త శుద్ధి మంత్రములు, విశ్వేదేవ హోమ మంత్రము, తద్బ్రహ్మ స్తుతులు, శ్రద్ధాహ్వాన మంత్రము, తినబోయేటప్పుడు భుక్తాన్న అభిమంత్రణము, భోజనము ముగించిన తరువాత ఆత్మానుసంధాన మంత్రము, అగ్నిదేవస్తుతి, అభీష్టసిద్ధి నివేదన మంత్రము, పరతత్వ నిరూపణము, జ్ఞాన సాధన కథనస్తుతులు, యజ్ఞమహాత్మ్యము, మానస్కోపాసన, అంతర్యామీ స్తుతి, జ్ఞానయజ్ఞము, అనుష్ఠానము కొరకై ఇవన్నీ ఈ ఉపనిషత్లో ఋషిచే సంకలన పూర్వకంగా ప్రసాదించబడుచున్నాయి. కృష్ణ యజుర్వేదాంతర్గత తైత్తిరీయారణ్యకే ఖిలాకాండే నారాయణీయ యాజ్ఞికి ఖిలోపనిషత్ 1వ అనువాకము. ఉపనిషత్ పరిచయ విశేషాలు. 1. పరతత్వ మంగళ శ్లోకముల 25. స్నానాంగభూత మంత్రములు దుర్వా సూక్తము, 38. మృత్తికా సూక్తము, 48. మృత్తికా శుద్ధికై పృథివీ ప్రార్థన, 52. జలస్వీకార మంత్రము, 58. అఘమర్షణ సూత్రము, 65. గంగా ఆది ఆవాహన మంత్రము, 66. నీటిలో మునిగి ప్రాణాయామం చేస్తూ మనస్సుతో చదువు మంత్రము, 69. స్నానము పూర్తి చేసిన తరువాత చదివే రుక్కులు, 75. స్నానము చేసి తుడుచుకున్న తరువాత చదివే మంత్రము. 2వ అనువాకము. 78. దుర్గా సూక్తము. 3వ, 4వ, 5వ అనువాకము. 85. 86. 87. వ్యాహృతి హోమ మంత్రములు. 6వ, 7వ అనువాకము. 88. జ్ఞాన ప్రాప్త్యర్థ హోమ మంత్రము. 8వ, 9వ అనువాకము. 90. వేదాంత పరమార్థ సిద్ధికై ప్రార్థనా మంత్రములు. 10వ, 11వ అనువాకము. 92. తపః ప్రశంస. 12వ అనువాకము. 94. దహర విద్య. 13వ అనువాకము. 111. నారాయణ సూక్తము. 14వ అనువాకము. 123. ఆదిత్య మండలే పరబ్రహ్మోపాసనం. 15వ అనువాకము. 124. ఆదిత్య పురుషస్య సర్వాత్మకత్వ ప్రదర్శనము. 16వ అనువాకము. 125. శివోపాసన మంత్రము. 17, 21 అనువాకములు. 1, 2, 6, 1, 30 సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన పంచముఖ శివస్తుతులు. 22, 27 అనువాకములు. 123. నమస్కారార్థ మంత్రాహ. 28వ అనువాకము. 137. భూదేవతా మంత్రః. 29వ అనువాకము. 138. సర్వదేవతా ఆపహ స్తోత్రః. 30వ అనువాకము. 139. సంధ్యావందన మంత్రాహ. 31వ అనువాకము 140 సాయం సంధ్యా జలపానార్థ మంత్రము 32వ అనువాకము 141 ప్రాతః సంధ్యా జలపాన మంత్రము 33-35 అనువాకములు 1-4-2-1-4-3-1-4-4 గాయత్రి ఏకమక్షర ఆహ్వాన స్తుతి మంత్రములు 36వ అనువాకము 145 గాయత్రి స్వస్థాన ప్రధాన మంత్రము 37వ అనువాకము 146 ఆదిత్య దేవతా మంత్రము 38-40వ అనువాకములు 147 పాప నివృత్తి హేతు త్రిసుపర్ణ మంత్రము 41-44వ అనువాకములు 1-5-1-1-5-6 మేధా సూక్తము 45-53వ అనువాకములు 1-7-1-6-5 మృత్యు నివారణ మంత్రము 54వ అనువాకము 166 ప్రజాపతి ప్రార్థనా మంత్రము 55వ అనువాకము 167 ఇంద్ర ప్రార్థనా మంత్రము 56-58వ అనువాకములు 1-6-8-1-70 మృత్యుంజయ మంత్రము 59వ అనువాకము 171 పాప నివారక ప్రార్థనా మంత్రము 60వ అనువాకము 172 వసు ప్రార్థనా మంత్రము 61-62వ అనువాకములు 1-7-3-1-7-4 నాహం కర్త నాహం కారైత 63-66వ అనువాకములు 1-7-5-1-9-9 విరజా హోమ మంత్రము 67-68వ అనువాకములు 202-4 విశ్వేదేవ హోమ మంత్రము 69వ అనువాకము 205-206 ప్రాణాహుతి మంత్రములు 207-208 ప్రాణాహుతి వికల్ప మంత్రాంతరములు 70వ అనువాకము 209 భుక్తాంతాధిమంత్రణ మంత్ర 71వ అనువాకము 210 భోజనాంతే ఆత్మానుసంధాన మంత్ర 72వ అనువాకము 211 భోజానంతరం అవయవ స్వాస్థ్య మంత్రము 73వ అనువాకము 212 ఇంద్ర ప్రస్తుతి మంత్రము 74-75వ అనువాకము 213-214 హృదయాలంబన మంత్రము 76వ అనువాకము 215 అగ్ని స్తుతి మంత్రము 77వ అనువాకము 216 శివసామీప్యమునకే అభీష్ట యాచన మంత్రము 78వ అనువాకము 217-229 పరతత్వ నిరూపణ మంత్రము 79వ అనువాకము 232-5-2 జ్ఞాన సాధన 249 అంతర్యామి స్తుతి 80వ అనువాకము 252 జ్ఞాన యజ్ఞము కృష్ణేజుర్వేదాంతర్గత తైత్తరీయ అరణ్యకే ఖిలకాండే నారాయణీయ యాజ్ఞికీ ఖిలోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం ఉపనిషత్ పరిచయ విశేషాలు గృహస్థుల విద్యార్థుల ఉపనిషత్ వామయాభ్యాసమును ఉద్దేశించి మహర్షి ఈ నారాయణీయ యాజ్ఞికీ ఖిలోపనిషత్ను అనుష్ఠానము కొరకే కృష్ణ యజుర్వేద అరణ్యక అంతర్భాగంగా అందించారు. అనేక మంది గృహస్థులు గృహిణులు విద్యార్థులు మొదలైన వారు మొట్టమొదటి పారాయణంగా చదివి నోటికి వచ్చిన తరువాత అంతరార్థాన్ని హృదయస్థం చేసుకోవాలని భావించి ఉపాసనా విశేషాలలో లోకానికి ప్రసాదించారు. వేదాంత అధ్యయన సముత్సాహకులకు ఈ ఉపనిషత్ ఉపనిషత్ ఉద్యానవన ప్రవేశద్వారము వంటిదని ఉపనిషత్ విద్యాగరిష్ఠుల అభిప్రాయము. ఈ ఉపనిషత్తులో పరమపురుషస్తుతి, వివిధ దేవతల విద్మహే ధీమహి అప్రచోదయాత్ గాయత్రీస్తవములు, దూర్వాసూక్తము, మృత్తికాసూక్తము, స్నానం చేస్తూ చదివే అఘమర్షణ సూక్తము, దుర్గాసూక్తము, వ్యాహృతి హోమమంత్రము, తపః ప్రశంస, దహర విద్య, నారాయణ సూక్తము, మంత్రపుష్పము, ఆదిత్యమండల పరబ్రహ్మోపాసన, ఈ శివోపాసన మంత్రము, నమస్కారార్ధమంత్రము, భూదేవతాస్తుతి, సంధ్యావందన మంత్రార్ధము, ఆదిత్యదేవతామంత్రము, త్రిసుపర్ణ మంత్రము, మేధాసూక్తము, మృత్యునివారణ మంత్రము, ఇంద్రస్తుతి, మృత్యుంజయ మంత్రము, పాపనివారక ప్రార్థన, వస్కామోకాశి, మన్యులాకాశీ విరజాహోమ మంత్రములు, విశ్వేదేవస్తోత్రము, భోజన సమయ మంత్రములు, హృదయ ఆలంబన మంత్రము, అగ్నిస్తుతి, అభీష్టయాచన మంత్రము, పరతత్వస్తోత్రము, జ్ఞాన సాధనా మార్గములు, ఈ జ్ఞానయజ్ఞము మొదలైన విశేషాలు ఉన్నాయి. ఇది పారాయణము కొరకై మహర్షిచే సమీకరించబడింది. ఈ అనుష్ఠానోపనిషత్ ముక్తికోపనిషత్లో చెప్పిన 108 ఉపనిషత్తులలో ఇది ఉదహరించబడలేదు. అనగా మన ఈ జ్ఞానయజ్ఞములో 109వదిగా అనుకోవచ్చును. ఇది దైనందికాభ్యాసము కొరకై సమీక్షాయుక్తంగా సంస్తుతిగా అందించబడుతోందని వేదజుల అభిప్రాయము. అవకాశమున్నంతవరకు ఈ ఉపనిషత్ దైనందిక పారాయణంగా చేయటము ఉపనిషత్ మాతోపాసన కాగలదు. ఇది అనుష్ఠాన కారిక. ఆరణ్యకంగా అరణ్యంలోంచి గ్రామ పట్టణ పాఠశాలలు ఇత్యాది చోట్ల వేదాభ్యాస సంసిద్ధత కొరకు అందించబడింది. ఇక్కడ తాత్పర్యము మాత్రమే వ్రాయటం జరుగుతోంది. తదితర ఉపనిషత్తుల వలె వచన అధ్యయనము జోడించటము లేదు. ఇది ప్రారంభ పారాయణంగా చదవటం ఉపనిషత్ అధ్యయనములకు తపో సంసిద్ధత కాగలదు. పిల్లలచే రోజూ చదివించటం బ్రహ్మచారులు, గృహస్థులు, గృహిణులు నోటికి వచ్చే వరకు చదువుతూ ఉండటం, ఈ ఉపనిషత్తు ఉపాసనగా పారాయణం చేయటము శుభప్రదము,